70 యక్ష ప్రశ్నలు. బ్రహ్మదేవుడి మాటల మీద కర్కటికి ఇష్టము కలగలేదు, అయిష్టము కలగలేదు. విని ఊరుకుంది. ఇక ఆమె శరీరం క్రమక్రమంగా పెరిగి పెరిగి పూర్వంలాగానే కొండంత ఆకారంగా తయారైంది. ఆమె ఆ శరీరంతో అక్కడే కూర్చొని 6 మాసాల పాటు ధ్యానంలో ఉండిపోయింది. అప్పుడామెకి ఆకలి వేసింది. కాని ఆమెకు అన్యాయంగా బ్రతకటం ఇష్టం లేకపోయింది. ఏం చేయాలా అని మథనపడుతూ ఉండగా ఆకాశంలో ఉన్న వాయుదేవుడు గమనించి ఇలా అన్నాడు, ఓ కర్కటి, నువ్వు మూఢులకు జ్ఞానబోధ చెయ్యి. మహాత్ముల స్వభావం అదే కదా. నువ్వు ఆత్మతత్వం బోధించినా సరే ఎవడికి అది పట్టదో, ఎవడికి దానిమీద అభిరుచి పుట్టదో వాడు ఆత్మనాశనం కోసమే పుట్టాడు. అందువల్ల వాణ్ణి తినటం న్యాయమే. అదే నీకు న్యాయమైన ఆహారం. వాయుదేవుడి మాటలకు కర్కటి చాలా సంతోషించింది. ఆ చుట్టుపక్కల్లో మనుష్యుల కోసం వెతక సాగింది. కొంత దూరం పోయేసరికి సస్యసమృద్ధంగా ఉన్న కిరాతరాజ్యం ఒకటి కనిపించింది. ఇంతలో చీకటి పడింది. ఆ నగరంలో విక్రముడనే కిరాతరాజు ఉన్నాడు. వాడా రాత్రి మంత్రిని వెంటబెట్టుకొని ఊరంబడి తిరుగుతున్నాడు. వాళ్లే దొంగతనానికి బయలుదేరినట్టు కర్కటికి అనుమానం తోచింది. కర్కటి వాళ్లను చూసి ఇలా అనుకుంది, వీళ్లు మూర్ఖులు, ఆత్మజ్ఞానం లేనివాళ్లు. వీళ్లు బతకటం కంటే చావటం మేలు. ఇలాంటి వాళ్లను చంపటం కోసమే బ్రహ్మ మమ్మల్ని సృష్టి చేశాడు. కనుక వీళ్లని తప్పక మింగాలి. కొంపముంచి వీళ్లకి ఆత్మజ్ఞానం ఉంటే అమ్మో, అప్పుడు వీళ్లను చంపరాదు. కనుక ముందరే పరీక్షించడం మంచిది. కర్కటి ఇలా ఆలోచించి పెద్దగా గర్జించి ఇలా అంది, ఒరే, ఎవర్రా మీరు? చూడగా అజ్ఞానుల్లాగా ఉన్నారు. నాకు ఆహారం కాబోతున్నారు, జాగ్రత్త. అది విని ఆ రాజు ఇలా అన్నాడు, ఏ భూతమా, నువ్వెవరివి? ఎక్కడుంటావు? నీ రూపం చూపించు. నీ మాటలకెవడు భయపడతాడు? నీ శక్తి చూపించు. బయటకు రా. నీకేదన్నా కావలసి ఉంటే కోరుకో, ఇస్తాను. రాజు మాటలు కర్కటికి వచ్చాయి. దాంతో తన రూపం బయటపెట్టి వికటాట్టహాసం చేసింది. కాని ఆ రాజు మంత్రి కూడా ఏమాత్రం భయపడలేదు. ఆయ్సర్వ్. 103. మంత్రి ఇలా అన్నాడు, ఓమహారాక్షసి, ఎందుకీ ఆర్భాటం? ఈ కోపం ఎందుకు? మా ధైర్యం అనే గాలి ముందర నీలాంటి పురుగులు చాలా ఎగిరిపోయాయి. ఆడంబరాలు ముఖ్యం కాదు, కార్యసాధన ముఖ్యం. కార్యసాధన కావలసినవాడు మొదట సామోపాయంతోనే మొదలుపెట్టాలి. అదే తెలివి. కనుక నీకు ఏం కావాలో చెప్పు. ఇంతవరకు మా దగ్గర కోరికలు కోరినవారు ఎవరూ వ్యర్థంగా పోలేదు. కర్కటి ఈ మాటలు విని లోపలే ఆశ్చర్యపోయింది. వీళ్లకి చావంటే భయం లేకుండా ఉంది. వీళ్లకి ఆత్మజ్ఞానం ఉన్నట్టుంది. కనుక వీళ్లతో మాట్లాడి కొన్ని సందేహాలు తీర్చుకోవడం మేలు అనుకుంది. పైకి మాత్రం మిమ్మల్ని చూస్తే స్నేహ బుద్ధి కలుగుతోంది. కనుక మీరు ఎవరో వివరాలు చెప్పండి అంది. మంత్రి, ఈయన కిరాతరాజు. నేను మంత్రిని. నీలాంటి దుర్మార్గులను సంహరించడం కోసం రాత్రిపూటలు ఇలా తిరుగుతూ ఉంటాం. దుష్ట శిక్షణ రాజులకు స్వధర్మం కదా. రాక్షసి రాజా, నీ మంత్రి చాలా దుర్మార్గుడులాగా ఉన్నాడు. ఇలాంటి మంత్రి ఉంటే రాజుకే అప్రతిష్ట. రాజు కీర్తి మంత్రి మీద ఆధారపడి ఉంటుంది. రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు. కనుక రాజు సద్గుణవంతుడై ఉండాలి. అలాంటి మంత్రినే పెట్టుకోవాలి. గుణాల్లో ఆత్మజ్ఞానమే ఉత్తమ గుణం. అసలు ఆత్మవిద్యే రాజవిద్య. అది ఉంటేనే రాజు సమదృష్టితో రాజ్యపాలన చేయగలుగుతాడు. కనుక ఆత్మవిద్యలేని రాజు మంత్రి కూడా ఆ పదవులకు పనికిరారు. మీకు ఆత్మవిద్య ఉందో లేదో నాకు తెలియదు. ఉంటే మీకు మీ ప్రజలకు కూడా శ్రేయస్సే, లేకపోతే ఇద్దరికీ అనర్థమే. ఒకవేళ మీకు ఆత్మజ్ఞానం లేదని ఖాయమైతే నేను మీ ఇద్దర్నీ మింగేస్తాను. మీకు నేను కొన్ని ప్రశ్నలేస్తాను. సరిగ్గా ఆలోచించుకుని సమాధానాలు చెప్పండి. కోరికలు తీరుస్తామంటున్నారుగా, ఇదే నా కోరిక. ఈ మాటలు విని కిరాతరాజు అడుగు అనేశాడు. వెంటనే కర్కటి 72 ప్రశ్నలు వరుసగా వేసి పారేసింది. వేసి, రాజా, నా ప్రశ్నలకు సరైన సమాధానాలిచ్చి నిన్ను, నీ ప్రజలను కూడా కాపాడుకో అని బెదిరించింది. ఆమె వేసిన ప్రశ్నల ప్రవాహం ఇలా సాగింది. ఏకస్యానేక సంఖ్యస్య కస్యానో రంబుధే రివ అంతర్బ్రహ్మాండ లక్షాణి లియనే బుద్భుద ఇవ ఊట్ప్రడోట్స 79 2. ఒకే వస్తువు ఉంది, కాని అదే అనేక సంఖ్యల వస్తువులుగా కనిపిస్తూ ఉంటుంది. అది అణువులాగా సూక్ష్మమైనది, కాని సముద్రంలాగా అఖండమైనది. లక్షల బ్రహ్మాండాలు బుడగల్లాగా దానిలో కలిసి పోతూ ఉంటాయి. ఆ వస్తువేది? ఇలా ప్రారంభమైన ప్రశ్న ప్రవాహం గడగడగడా సాగిపోయి మొత్తం కలిపి 72 ప్రశ్నలు తేలాయి. చివరి ప్రశ్న, కేనేద మాతతమనేక చిదేవ విశ్వం కింసార ఏవ మతివల్గసి హంసి పాసి కిందసనేన నభవస్యథవా సదైవ నూనం భవస్యమల దృగ్వదన శ్వసాన్యే ఉబ్రొట్ప్రడోట్సక్ 79 32. తా కోటానుకోట్ల జీవులు గల ఈ విశ్వాన్ని విస్తరింపచేసినవాడెవడు? నువ్వు బ్రతుకంతా వ్యవహారాలు చేస్తూనే ఉన్నావు. కొందరిని చంపుతున్నావు, కొందరిని రక్షిస్తున్నావు. ఇదంతా ఏ సారం నీలో ఉండబట్టి చేయగలుగుతున్నావు? ఎవరి దర్శనం నీకు లభించబట్టి నువ్విలా నిర్మల దృక్స్వరూపుడవై తద్భిన్నుడవు కాకుండా జీవిస్తున్నావు? నువ్వు బ్రతికి ఉండాలనుకుంటే ఆ రహస్యం నాకు చెప్పు. ఆయసర్వ్ 104. ఇలా అడ్డు ఆపు లేకుండా 72 ప్రశ్నలు వేయటంలో కర్కటి రాక్షసి హృదయంలో ఒక నిగూఢ ఆలోచన ఉంది. ఏమిటంటే, ఒకడు బ్రహ్మవిద్యా నిష్ణాతుడైతే వాడు కేవలం వేదాంతిగా మాత్రమే ఉండడు. వాడి బుద్ధిశక్తి, ధారణాశక్తి, కార్యనైపుణ్యము అపారంగా వృద్ధి చెంది ఉంటాయి అనేది శాస్త్రరహస్యం. బ్రహ్మవిద్యోపదేశం పొందే అర్హత ఉండాలంటేనే అలాంటి మేధాసంపద, అలాంటి కార్యదక్షత ఉండి తీరాలి. అందుకనే బ్రహ్మవిద్యా విద్యార్థియే వచ్చిన నచికేతోముని కుమారుడికి యమధర్మరాజు మునుముందుగా నాచికేతచేన మనబడే క్లిష్టాతిక్లిష్టమైన యజ్ఞ ప్రక్రియను ఏకధాటిగా ఉపదేశించాడు. నచికేతసుడు ఆ యజ్ఞ విధానాన్నంతటినీ ఒకే వినికిడిలో ఏకసంధాగ్రాహిగా ధారణ చేసి మళ్లీ ఏకరువు పెట్టేసరికి యమధర్మరాజు తృప్తిపడి ఇక కాదనలేక బ్రహ్మవిద్యోపదేశం చేశాడు అని కఠోపనిషత్తులో ఉన్నది. కర్కటి రాక్షసిగూడా అదే ప్రక్రియలో ఈ కిరాతరాజుగారి బ్రహ్మవిద్యాసిద్ధి ఎంతటిదో తెలుసుకోవాలనే సంకల్పంతో 72 ప్రశ్నల బాణాలను ఏకధాటిగా సంధించేసింది. అలా ప్రశ్నల శరవర్షం కురిపించి చివరికి ఆ రాక్షసి మరోసారి ఇలా గర్జించింది. రాజా, సమాధానాలతో నా సందేహాలు తీర్చి నీ ప్రాణాలు దక్కించుకో. నా సందేహాలు తీరలేదో, ఇక నువ్వు లేవు, నీ ప్రజలు లేరు. గుర్తుంచుకో డోట్, ఈ పిడుగులకు ఎదుటివాళ్ళిద్దరూ ఏమీ జంకినట్లు కనిపించలేదు. కాని వాళ్లలో మంత్రిగారు మాత్రం కొంచెం విసుగుపడ్డట్లుగా కనిపించాడు. అందువల్లనేమో రాజుగారికంటే ముందుగా తనే గొంతు విప్పాడు. ఆయన ఇలా అన్నాడు, మంత్రి రాక్షసి తల్లి, ఈ పాటి ప్రశ్నలకు మా రాజుగారి దాకా ఎందుకమ్మా? నేనే చెప్పేస్తా, విను. ఏది ఏమైనా అన్నీ పరమాత్మతత్వానికి సంబంధించిన ప్రశ్నలే వేశావు, అందుకు సంతోషిస్తున్నాను. 72 ప్రశ్నలు వేశావనే పేరేగాని చాలా చోట్ల వేసిన ప్రశ్నలే మళ్లీ వేశావు. కొన్ని చోట్ల మాటలు మార్చి పాత ప్రశ్నలే వేశావు. మరికొన్ని చోట్ల ఒక సిద్ధాంతం కింద ఉపసిద్ధాంతాలుగా గతార్థాలైన ప్రశ్నలే వేశావు. అలాంటి ఒకే రకపు ప్రశ్నలన్నీ ఒకే చోటుకి చేర్చి సమాధానాలు చెప్పేస్తాను, జాగ్రత్తగా విను. మొదటి ప్రశ్నలో నువ్వు ఇలా అడిగావు, శ్లో ఏకస్యానేక సంఖ్యస్య కస్యానోరంభుధే 8 అంతర్బ్రహ్మాండ లక్షాణి లియంతో బుద్భుద ఇవ ఊట్ప్రడోట్స 79 2. ఒకనొక పదార్థం ఉంది, అది అణువంత సూక్ష్మమైనది. ఎందుకంటే అది ఏ ఇంద్రియానికి దొరకదు, కాని దానిలోంచి లక్షలకు లక్షల బ్రహ్మాండాలు నీటిబుడగల్లాగా జన్మించి మళ్లీ దాంట్లోకే లయిస్తున్నాయి. ఆ విధంగా చూస్తే అది సముద్రంలాగా అనంతమైనది అనిపిస్తోంది. దానిలో అలలలాగా, బుడగలలాగా, నురుగులలాగా ఈ బ్రహ్మాండాలన్నీ జన్మించి లయిస్తున్నాయి గనుక దానికి అనేకానేక ఉపాధులు ఉన్నాయనిపిస్తోంది. ఇలా అణువై ఉంటూ కూడా సముద్రం లాగా సర్వాధారంగా ఉండే వస్తువేది అని నువ్వు ప్రశ్నిస్తున్నావు. ఈ ప్రశ్నలో అణువు అనంతము అనే పదాలను చాలా తెలివిగా వాడావు. అణువు ఏ ఇంద్రియానికి దొరకదు, పరమాత్మ ఇంద్రియాలకు మాత్రమేగాక మాటకుగాని మనస్సుకుగాని దొరకడు. అందువల్ల పరమాత్మ అణువు కంటే కూడా సూక్ష్ముడు. మనకు అణువు కంటే చిన్న వస్తువు లేదు కనుక పరమాత్మను అణువు అని వ్యవహరించడంలో తప్పులేదు. పరమాత్మ నుంచే సమస్త బ్రహ్మండాలు జన్మిస్తున్నాయి. అందువల్ల పరమాత్మ ఒక సముద్రమని, అందులోని తరంగాలే బ్రహ్మాండాలని వర్ణించడంలో కూడా తప్పులేదు. ఆయసర్వ్ 105. అయితే పరమాత్మలోంచి బ్రహ్మాండాలు ఎలా పుడుతున్నాయి, పుట్టకముందు అవి ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనే ప్రశ్నలు వస్తాయి. ఈ ప్రశ్నలకు విత్తు చెట్టు ఉదాహరణే బాగా సమాధానం చెబుతుంది. విత్తులోంచి చెట్టు వచ్చింది, ఇది అందరికీ తెలుసు. చెట్టు బయటకు రాకముందు అది ఎక్కడ ఉంది, విత్తులోనే ఉంది అని చెప్పాలి. ఆవగింజ వంటి మై విత్తులో చిన్న కొండ వంటి మరి చెట్టు దాగి ఉంది అంటే నమ్మశక్యమా? నమ్మకపోతే ఆ చెట్టు ఎక్కడ నుంచి వచ్చిందని చెప్పాలి. అందుచేత ఆ చెట్టు విత్తులోనే ఉంది కాని చెట్టు రూపంలో లేదు, సూక్ష్మరూపంలో ఉంది అని చెప్పాలి. అంటే ఆ చెట్టు విత్తనంలో కేవలం సద్రూపంగానూ లేదు, అంటే చెట్టు రూపంగానూ లేదు, కేవలం అసద్రూపంగానూ లేదు, అంటే లేకుండా పోలేదు. ఈ మొత్తం భావాన్ని సంగ్రహంగా చెప్పాలంటే చెట్టు విత్తనంలో సదసద్రూపంగా ఉంది అని చెప్పాలి. అంటే మామూలు మాటల్లో చెప్పుకోవాలంటే ఉండి కూడా లేనట్టుగా ఉంది. కనుక ఉపాధి భేదంచేత అనేక రకాలుగా ఉంటూ కూడా సముద్రంలాగా అనంతంగా ఉంటూ, అణువులాగా సూక్ష్మంగా ఉంటూ కూడా కోట్ల కోట్ల బ్రహ్మాండాలకు ఆధారంగా ఉండగలిగేది ఈ జగత్తనే, మహావృక్షానికి బీజంగా ఉండగలిగేది పరమాత్మ ఒక్కడే. ఇది నీ మొదటి ప్రశ్నకు సమాధానం. నువ్వే 58వ ప్రశ్నలో ఈ లోకాలనే మహావృక్షం అణుమాత్రంగా ఉన్న ఏ బీజంలో దాగి ఉన్నది అనా జగంతి తిష్టంతి కస్మిన్ బీజ ఇవ ద్రుమః హూగుట్ప్రడోట్సాక్ 79 శ్లోక్ 21 అని అడిగావు. పై సమాధానంలోనే దీనికి కూడా సమాధానం వచ్చేసింది. చూస్కో, మళ్లీ నీ 16వ ప్రశ్నలో సత్తాయః కః స్వభావదః హూగుట్ప్రడోట్సాక్ 79 స్లో.8 అని అడిగావు. ఈ ప్రపంచంలో కనిపించే పదార్థాలన్నింటికీ ఒక సత్తా, ఒక ఉనికి, ఇవి ఉన్నాయి అనే లక్షణం కనిపిస్తోంది కదా. ఈ సత్త యొక్క స్వభావం ఏమిటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అని అడిగావు. దానికి కూడా ఇప్పుడు సమాధానం వచ్చేసినట్లే లెక్క. ఎలాగంటావా? సముద్రపు అలలకు ఉనికి ఎక్కడి నుంచి వస్తుంది? సముద్రంలోంచే వస్తుంది. చెట్టుకు ఉనికి ఎక్కడి నుంచి వస్తుంది? విత్తులోంచే వస్తుంది. అలాగే ఈ లోకాలకు, లోకాలలోని పదార్థాలకు ఉనికి, సత్తా, అస్తిత్వం ఎక్కడి నుంచి వస్తుంది? వాటన్నిటికీ మూలమైన పరమాత్మలోంచే వస్తుంది. అంతకంటే వేరే దారి లేదు. అస్తిత్వం పరమాత్మదే. అదే దానిలోంచి పుట్టిన పదార్థంలో కూడా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఈ సమన్వయం కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ఉదాహరణలలోంచే వస్తుంది. కనుక నీ 1వ ప్రశ్నకు, 58వ ప్రశ్నకు, 16వ ప్రశ్నకు కూడా ఒకేసారి సమాధానం వచ్చేసింది. మంత్రి ఈ విధంగా ప్రారంభించి కర్కటి రాక్షసి వేసిన ప్రశ్నలన్నింటినీ విశ్లేషించి దూరదూరంగా ఉన్నవాటిని కూడా ఒకే జాతి ప్రశ్నలను ఒక చోటికి తెచ్చేసి అన్నింటికీ పరమాత్మతో సమన్వయం కల్పించి చూపించేసరికి కర్కటి రాక్షసి నివ్వెరబోయి ఆనందంతో కేరింతలు కొట్టింది. అది గమనించి మంత్రి ముగింపు మాటగా ఇలా అన్నాడు, రాక్షసి, తాత్విక ప్రశ్నలు వేశావు, పరమాత్మ తత్వ సిద్ధాంతం చెప్పేశాను, నన్ను గందరగోళం పెట్టాలని 1-2 చోట్ల వేసిన ప్రశ్నలే వేశావు, వాటి సమాధానాలు కూడా నా మాటల్లోనే ఉన్నాయి, వెతికి చూసుకో. మొత్తం మీద ఈ 72 ప్రశ్నలు కలిపితే వచ్చే సారాంశం ఏమిటంటే అద్వితీయము, చిన్మాత్రము అయిన పరమాత్మతత్వాన్ని నువ్వు లోపల భావన చేస్తున్నావు, రెండో మాట లేదు. ఈ ముగింపు మాట వినేసరికి కర్కటి రాక్షసికి మహాసంతోషం అయిపోయి, రాజా, నీ మంత్రి వాక్రవాహం చాలా పవిత్రంగా ఉంది. ఇంతకు నాకు కావలసింది నీ అభిప్రాయం. నా ప్రశ్నలకు నువ్వేమంటావో చెప్పు అన్నది ఆయసర్. 106. రాజు ఇలా చెప్పసాగాడు, రాక్షసి, నీ చిత్తం చిత్పదార్థాన్ని ఆశ్రయించుకొని ఉన్నది. జాగ్రత్తు, స్వప్నము, సుషుప్తి అనే మూడు అవస్థలను దాటి ఉంటూనే ఈ మూడు అవస్థలలోనూ అనుగతంగా ఉండేది. అలా ఉంటూనే వాటికి సాక్షిగా ఉండేది ఆయన పదార్థాన్ని తురియము అంటారు. అదే చిత్పదార్థం. ఏ చిత్తం ఇలాంటి చిత్పదార్థాన్ని ఆశ్రయించుకొని ఉంటుందో అలాంటి చిత్రం అన్ని రకాల సంకల్పాలను విడిచిపెట్టేస్తుంది. ఇలాంటి చిత్తం కొంచెం సంకోచం చెందితే సత్వము అసత్వము, ఉండుటలేకపోవుట, భావము అభావము, కనిపించుట కనిపించకపోవుట వంటి అంచులు రెండేసి ఏర్పడతాయి. అదే సృష్టి, అదే చిత్తం పరిపూర్ణంగా వికాసాన్ని పొందితే ఇక దానిలో అంచులు లేవు, ఖండాలు లేవు. అది శాశ్వతం. డొట్ అది సన్మాత్రం, అది పరబ్రహ్మము. దాన్ని గురించి నువ్వు అడుగుతున్నావు. రాక్షసి, మా మంత్రి నీ ప్రశ్నల్లో కొన్నింటికి సమాధానాలు చెప్పి మిగిలిన వాటికి కూడా సమాధానాలు వాటితో వచ్చినట్టే అని చెప్పాడు. అయినా నేను వాటికి కూడా విడిగా సమాధానాలు చెబుతాను. కర్కటి, నువ్వు చాలా ప్రశ్నల్లో పరమాత్మను గురించి మాట్లాడుతూ అణువు అణువు అంటూ శబ్ద ప్రయోగం చేశావు. మా మంత్రి దీనికి అర్థం చెబుతూ, పరమాత్మ ఆకాశం కంటే కూడా సూక్ష్మమైనవాడు కనుక, అంటే పరమాత్మ ఏ ఇంద్రియాలకు అందడు కనుక ఆయనను అణువనవచ్చును అని చెప్పాడు. నువ్వు తెలివి తక్కువతనంగా ఈ మాట ఒప్పేసుకున్నావు. ఆవగింజా సూక్ష్మమైనదే, ఆకాశము సూక్ష్మమైనదే. అంతమాత్రంచేత ఆకాశాన్ని ఆవగింజతో పోల్చవచ్చునా? ఆకాశం ముందు ఆవగింజ ఎటువంటిదో, పరమాత్మ ముందు ఆకాశం అటువంటిది. ఇక ఆయన ముందు అణువు అనేది ఎటువంటిదో నువ్వే ఆలోచించుకో. అలాంటి అణువును తెచ్చి దానికి పరమాత్మతో పోలిక పెడుతున్నావే, అది సముచితమా? మరైతే వేదంలో అణోరణీయాన్ అని, ఏషః అణుమః ఆత్మాన అని ఇలాంటి వాక్యాలున్నాయి గదా. వాటిల్లో పరమాత్మ అణువు కంటే అణువని, పరమాత్మే అణువని పదప్రయోగాలు చేశారు కదా. వేదమే స్వయంగా పరమాత్మను పరమాణువుతో పోల్చి చెబుతుంటే నువ్వు ఆక్షేపిస్తావేమిటి అంటావేమో. విను, నువ్వు చెప్పిన వాక్యాల్లో వేదమాత పరమాత్మను అణువుతో పోల్చలేదు. మాయవల్ల పరమాత్మ అణువు కంటే అణువుగా కనిపిస్తాడని చెప్పింది. కనుక అణు పదాన్ని నువ్వు ఉపయోగించిన సందర్భం వేరు, వేదమాత ఉపయోగించిన సందర్భం వేరు. పరమాత్మను అణువుతో పోల్చడం మాత్రం తగదు. అయినా నువ్వు ఆ ప్రయోగం చేశావు కనుక దానిని ఏదో రకంగా సమర్థించాలని మా మంత్రి అలా చెప్పి ఉంటాడు. నిజానికి పరమాత్మ స్థూలముగాదు, సూక్ష్మముగాదు. రాజు ఈ విధంగా ప్రారంభించి కర్కటి ప్రశ్నకు మళ్లీ మరో రకమైన ప్రక్రియతో సమాధానాలు చెప్పుకుంటూ వచ్చాడు. చిట్ట చివరికి కర్కటి అడిగిన 72వ ప్రశ్నను తీసుకున్నాడు. దీనిలో రెండు భాగాలున్నాయి. శ్లో కేనేదమాత తమనేకా చిదేవ విశ్వం కింసారా ఏవ మతివల్గసి హంసి పాసి. కోటానుకోట్ల జీవులు గల ఈ విశ్వాన్ని విస్తరింపచేసిన వాడెవడు? నువ్వు బ్రతుకంతా వ్యవహారాలు చేస్తూనే ఉన్నావు. కొందరిని చంపుతున్నావు, కొందర్నీ రక్షిస్తున్నావు. ఇదంతా ఏ సారం నీలో ఉండబట్టి చేయగలుగుతున్నావు? ఇది ప్రశ్నలో మొదటి భాగం. ఇక రెండ భాగంలో ఆయసర్. 107. కిం దర్శనేన నభవస్యథవా సదైవ నూనం భవస్య మలదృగ్వదన స్వసాన్యై పువుట్ప్రడోట్సా. 79. శ్లో 32 అని ఉంది. నువ్వు నిర్మల దృక్స్వరూపుడవై ఉన్నావుగదా, దానికంటే భిన్నుడవు కాకుండా జీవిస్తున్నావుగదా. ఎవరి దర్శనం వల్ల నీకీ స్థితి లభించింది అని దాని భావం. దానికి రాజు సూటిగా ఇలా సమాధానం చెప్పాడు. ద్వైతేన సుందరతరం స్వమనంజితేన రూపం సుషుప్తి సదృశేన యథావబోధాత్ ఐక్యం గతం స్థితి గమాగమ ముక్తమేవ మిథం స్థితం తను జగత్ పరమార్థ పిండః. ఊడొట్ ప్రడొట్సా. 81. శ్లో 107. ఇది ఒక ప్రౌఢమైన శ్లోకం. అవబోధాత్ యథా ఐక్యం గతం సుందరతరం స్థితి గమాగమ ముక్తం స్వం అనుభితేన సుషుప్తి సదృశేన ద్వైతేన ఏవం ఇత్థం స్థితం తను జగత్ పరమార్థ పిండః. ఇప్పుడు ద్వైతం కనిపిస్తోంది, నానాభేదాలు గల ప్రపంచం కనిపిస్తోంది, కాని ఇప్పుడు కూడా ఈ ద్వైతం నా ఆత్మతత్వాన్ని వదిలిపెట్టి విడిగా లేదు. ఎలాంటి ఆత్మతత్వాన్ని? ఏకస్వరూపంగా ఉన్నది, ఆనందస్వరూపమైనది, సృష్టి స్థితిలేలు లేనిది అయిన ఆత్మతత్వాన్ని అది వదిలిపెట్టలేదు. అందుకే ఈ ప్రపంచం నాకు మెలకువ వచ్చినాక కూడా నిద్రలాగా ఉంది. ఈ కనిపించే ప్రపంచద్వైతం ఇలా ఉంది గనుక ఈ క్షుద్రమైన జగత్తంతా నాకు పరమాత్మ పిండంగానే ఉంది, గడ్డ కట్టిన పరమాత్మగానే ఉంది అన్నాడు రాజు. ఇదే ఆ రాజుకు లభించిన దర్శనం. ఇట్టి దర్శనం లభించింది కనుక నేను అద్వితీయ బ్రహ్మైక స్వరూపునే అని తేల్చి చెప్పినట్లయింది. కిరాతరాజు ఇంత ధాటిగా ఆత్మతత్వ ప్రతిపాదన చేసేసరికి కర్కటి రాక్షసికి ఆశ్చర్యం పట్టరానిదైపోయింది. అంతటి ఆనందమూ కలిగింది. ఆమె రాజును మంత్రిని అభినందించింది. రాజా, మీ ఇద్దరి బుద్ధి ఎంత పవిత్రమైనది! అది అస్తమేమే లేని సూర్యుడీలాగా ప్రకాశిస్తున్నది. మీ బోటి సత్పురుషుల సాంగత్యం వలన సంసార బంధాలనే చీకట్లు తొలగిపోతాయి. మీరు ఎంతో పూజనీయులు కనుక మీకు వరాలు ఇవ్వదలుచుకుంటున్నాను, కోరుకోండి అనేసింది